వసంతము, వనితకు పాటికి దేవసంతము, దిన దినమున మరే తిరుమల మీద వనితకు పాటికి దేవసంతము, దిన దినమున మరే తిరుమల మీద వనితకు పాటికి దేవసంతము. మణోనికి కపూర వసంతము కాందకును, ఉప్పొడి వసంతము పొసగెర మణోనికి కపూర వసంతము కాందకును, దిన దిన ఉన్న మరే తిరుమల మీద వనితకు పాటికి దేవసంతము. జవ్వాది వసంతము చతురుడు గై కొని పువ్వుల వసంతము పొలతికి దే, వసంతము చతురుడు గై కొని పువ్వుల వసంతము పొలతికి దే, రవగా బండ్లపై రాసుల మోసుక, రవగా బండ్లపై రాసుల మోసుక, నవ్వుతా వేటలాడేరు నడిమి చింతాడ, వనితకు పాటికి దే వసంతము, దిన దిన ఉన్న వసంతము. గంధపు వసంతము కడు శ్రీ వెంకటపతి అందే కస్తూరి వసంతము అలమే మంగ, గంధపు వసంతము కడు శ్రీ వెంకటపతి అందే కస్తూరి వసంతము అలమే మంగ, చిందు చుట్టు పునగు చిముచు కొడాడేరు, చిందు చుట్టు పునగు చిముచు కొడాడేరు, సందడి సమరతుల సంపెంగ కాడ, వనితకు పాటికి దే వసంతము, దిన దిన ఉన్న మరే తిరుమల మీద వనితకు పాటికి దే వసంతము, దిన దిన ఉన్న మరే తిరుమల మీద వనితకు పాటికి దే, వనితకు పాటికి దే, వనితకు పాటికి దే వసంతము.